చూపుతాను నన్ని, ఏది ఏది చూడని వేదాన్ని, చూపుతాను నన్ని, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే అహనా మల్లి కోసం. వయసుకు అది వరస, వరసైన పిల్లదాని కది తెలుసా, ఎందుకే నన్ను ఎగదోస్తా, అందుకే పడిచస్తా, చింతాకుల చిరగట్టి కూచింది కన్నే పూ, కన్ను కొడితే తుమ్మెదకు దొంగాట, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే ఆహనా మల్లి కోసం. ఏది ఏది చూడని వాదాన్ని, కళ్ళు మొయ్యి చూపుతాను అన్ని, ఏది ఏది చూడని వాదాన్ని, కళ్ళు మొయ్యి చూపుతాను అన్ని, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే ఆహనా మల్లి కోసం. ఇచ్చాక ముద్దులన్నీ మూట కట్టనా, మూటలన్నీ తిప్పి చూడనా, చూశాక నూట కట్టి ఎన్న చెప్పనా, నోటికి నూరైతేనే కోటికి కొరతేనా, కోటికి కోటైతేనే కోరికలు పొసరేనా, నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు, రాత్రి రాజుకుంది చిటపటగా తిరునిప్పు, అరే పోవే పిల్ల అంత దూకు, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహనా మామ కోసం, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహనా మామ కోసం. ఏది ఏది చూడని వేదాన్ని, కళ్ళు మొయ్యి చూపుతాను అన్ని, ఏది ఏది చూడని వేదాన్ని, కళ్ళు మొయ్యి చూపుతాను అన్ని, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే.